ఓం ఆదిత్యేభ్యో భవద్భ్యశ్వరం నిర్భవేద్భూతికామాదిత్యావాగేతంభూర్తే ప్రతినుదం దేదోలంభూర్తే సంభూతిన్న ప్రాప్నోత్యాదిత్యానేవ భవద్వతస్వేన భాగధేదేనోపధావతి తదేవైనం భూతింగమయంతి భవత్యేవాదిత్యేభ్యో ధారయద్భ్యశ్వరం నిర్భవేదవరుద్ధో వా వరుధ్యమానో వాదిత్యా వా అపరోద్ధార ఆదిత్యా అవగమయితార ఆదిత్యానేవ ధారయద్వతస్వేన ఆగధేదేనోపధావతి తదేవైనం విశిదా ేవాజమనుమన్యతే సత్యాశీర్ఘ సత్యామేవాశంకరిహమనిహ ప్రజాదేవాస్మే సమనసత్కరోమరుతానవదేనా విశ్వదినాభ్యమగుం రాజానిత్యాహ మారుదేవై జ్యేష్ఠో విశ్వదర్విషయైన రాష్ట్రేణ సమర్థయతి యః పరస్తాద్రామ్యవాయే గృహాద్వేనా హరేత్ శుక్లాగశ్చ కృష్ణాగశ్చ విశనుజాద్యే శుక్లాస్యుస్తమాదిత్యం చరుణ్ నిర్వవేదాదిత్యా వై దేవతయా విద్విషమేవాపగచ్చత్యవగతాస్య విడనవగతగం రాష్ట్రమిత్యాహృజే కృష్ణాస్యుస్తం వారుణం చరుణ్ నిర్వపేద్వారుణం వై రాష్ట్రముభే విశం చ రాష్ట్రం చావగచ్చది గదినావగచ్చేది మహమాదిత్యేభ్యో భాగం నిర్వపామ్యాముష్మాదముష్టి విశోభగం దోరితి నిర్వపేనాదిత్యాయేవైనం భాగభేదం రేప్సంతో విషమవగమయం దిగదినావగచ్చేదాశ్వత్థాన్మయూకాన్ సప్తమధ్యమేధాయాముపహన్యాదితమహమాదిత్యాన్ మధ్యామ్యాముష్మాదముష్టి విశోభగం దోరిత్యాదిత్యాయేవైనం బద్ధవేరావిషమవగమయం దిగదినావగచ్చేదేతమేవాచతుభ్యం చరణ్ నిర్వపేదిద్వేపి మయూఖాన్ సన్నహ్యేతనవరుద్ధమేవాగచ్చత్యాశ్వత్థాభవంతి మరుతాం వాదేతదో జోగదశ్వత్థవోజసైవ విషమవగచ్చతి సప్తభవంతి సప్తగణా వై మరుతో గణసదేవ విషమవగచ్చతి దేవా వై మృత్యోరపి భజస్తే ప్రజాపతిముపాధామందే భజేతాం ప్రాజాపత్యాగం శతకృష్ణలాం నిరవపత్త దేవైష్మదసాద్యో మృత్యోర్మిభేజా తస్మాదేతాం ప్రాజాపత్యాగం శతకృష్ణలాం నిర్వపేత్ ప్రజాపతిమేవ స్వేన సాగధేనోపధావతి సదేవాస్మిన్నాజుర్దధాది సర్వమాజురేది శతకృష్ణలాభవతి సదాజః పురుషః ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి కృతే భవత్యాయుర్వై కృతమమృతం హిరణ్యమాయుశ్చైవాస్మ అమృతం చ సమీచే దాది చత్వారి చత్వారి కృష్ణధాన్యవద్యతి చతురవత్తస్యాప్యాయే కథా బ్రహ్మణముపహరత్వే కథైవ యజమాన ఆయుర్దధాత్యసామాదిత్యోనం యరోచత తస్మై దేవాః ప్రాయశ్చిత్తిమైచ్ఛందస్మాదేతగుం సౌర్యం చరుం నిరవపందే నైవాస్మిన్ వృషమదధర్యో బ్రహ్మవత్తసకామస్మాదేతగుం సౌర్యం చరుం నిర్వపేదమేవాదిత్యగ్రస్వేన భాగభేదేనోపధావతి సదేవాస్మిన్ బ్రహ్మవత్తసంగసాది బ్రహ్మవత్తస్యేవ భవత్సు భజతో రుక్మౌ భవత ఉభయత దేవాస్మిన్ రుచం దధాది ప్రయాజే ప్రయాజే కృష్ణరంజుహోతి దిగ్భజేవాస్మై బ్రహ్మవర్చసమవరుంధ ఆర్నేదమష్టాకపాలం నిర్వపేత్ సావిత్రం ద్వాదశకపాలం భోమ్నే చరం యః కామయే దహిరణ్యం విందే దహిరణ్యం మోపనమేది దిగదాగ్నేజోపవత్యాగ్నేజం వై హిరణ్యం యస్యైవ హిరణ్యం నేనైవై నద్విందతే సావిత్రో భవతి సవితృప్రసూతరే వై నద్విందతే భోమ్నే చరుర్భవత్యస్యామే వై నద్విందత ఉపై నగుం హిరణ్యం నమ జగిపారేషణింద్రియేణ వీర్యేణ వర్ధతే యో హిరణ్యం విందత చేతామేవ నిర్వపే హిరణ్యం విత్వానేంద్రియేణ వీర్యేణ వ్యర్థత చేతామేవ నిర్వపేభ్యస్వ హిరణ్యం నస్వేభ్యదాగ్నేయో భవత్యాగ్నేదం వై హిరణ్యం యస్యైవ హిరణ్యం తేనైవైనద్విందతి సావిత్రో భవతి సవితృప్రసూతమేవైనద్విందతి భూమ్నే చతుర్భవత్యస్యాం వా వేదం నశ్వజియం నశ్యత్యస్యామేవైనద్విందతేంద్రస్పష్టు సోమమభేషాపి వత్స విశ్వం యాత్సత్సదింద్రియేణ సోమవేధేన వ్యాధ్వదశయోర్ధమునవమేధ్యే శ్యామాకా అభవన్ స ప్రజాపతిముగాధావత్తస్మాదేతగుం సోమేంద్రగ్యశ్యామాగం చరణ్యరవత్తేనైవాస్మిన్నింద్రజపద సోమవేధమదధార్వివాదేషగింద్రియేణ సోమవేధేనర్ధతేజస్ సోమం వమిదిగస్ సోమవామే స్యాత్తస్మాదేతగుం సోమేంద్రగ్యశ్యామాగం చరణ్యరుపపేత్ సోమం చైవేంద్రం చస్తేన భాగభేదేనోపధావతి లావేవాస్మిన్నింద్రజగుం సోమపీఠం సత్తోనేంద్రియేణ సోమపీఠేన వ్యర్థతేజత్సౌమ్యో భవతి సోమపీఠమేవాగంధే గదేంద్రో భవతేంద్రియం వై సోమపీఠయింద్రియమేవ సోమపీఠమవరుంధే శ్యామాకో భవత్యేకమావస సోమ సాక్షాదేవ సోమపీఠమవరుంధే గదే ధాత్రే పురోణాశమష్టాగపాలం నిర్వపేదింద్రాయ ధాత్రే పురోణాశమేకాదశకపాలం పశుకా నిరేవాస్మే పశోన్ ప్రజనజలి వృద్ధానిమోధానా భవంతే తద్వై పశూనాగౌరోపగౌరోపేణైవ పశూనవరుంధే పంచగృహీతం భవతి పాంగాహి పశవో బహురూపం భవతి బహురూపాహి పశవః సమృద్ధే ప్రజాపత్యం భవతి ప్రజాపత్యా వై పశవః ప్రజాపతిరేవాస్మై పశోన్ ప్రజనగత్యాత్మా వై పురుషస్య మధుజన్మధ్వగ్నౌ జుహోత్యాత్మానమేవ దంజమానోగ్నౌ కృతధాని పంచౌ యాజ్యానువాక్యే భవదః పాంగః పురుషః పాంగాః పశవ ఆత్మానమేవ మృత్యోర్నిష్క్రియ పశూనవరుంధే పశోన్ ప్రజనగత్యాత్మా వై పురుషస్య మధుజన్మధ్వగ్నౌ జుహోత్యాత్మానమేవ దంజమానోగ్నౌ కృతధాని పంచౌ యాజ్యానువాక్యే భవదః పాంగః పురుషః పాంగాః పశవ ఆత్మానమేవ మృత్యోర్నిష్క్రియ పశూనవరుంధే దేవా వై సత్రమాసతద్ధి పరిమితైశస్కామాస్తే సాగుం సోమగుం రాజానైయసాచ్చత్సగిరిముదైత్తమగ్నిరముదైత్రావగ్నే సోమౌ సమభవతాంతామింద్రో యజ్ఞవిభ్రష్టోనుపదైత్రావబ్రవేద్యాజయతం మేదితస్మాదేతామిష్టం నిరమపదామాన్మేదమష్టాగపాలమైంద్రమేకాదశగపాలకం సౌమ్యం చరుం దరేవాస్మిన్ తేజయింద్రియం బ్రహ్మవర్చసమధత్వాయో యజ్ఞవిభ్రష్టస్యాత్తస్మాదేతామిష్టన్నిమపేనాగ్నేయమష్టాగపాలమైంద్రమేకాదశకపాలకం సౌమ్యం చరంగదాగ్నేయో భవతి తేజదేవాస్మిన్ తేన దధాతి గదైంద్రో భవతీంద్రియమేవాస్మిన్ తేన దధాతి యత్సౌమ్యో బ్రహ్మవర్చసం తేనాగ్నేయస్య చ సౌమ్యస్య చైంద్రే సమాశ్లేషదే తేజశ్చైవాస్మిన్ బ్రహ్మవర్చసం చ సమీచేర్ధాత్యగ్నే సోమేదమేకాదశకపాలం నిర్వపేద్యంగామానోపణమేదాగ్నేయో వే బ్రాహ్మణస్త సోమం పిబతి స్వామేవ ఏవ భాగేదేనోపధావైనంకామేన సమర్థయద్దుపైనంకామానమత్యగ్నే సోమేదమష్టాగపాలం నిర్వపే బ్రహ్మవర్చస కామోగ్నే సోమావే స్వైన భాగేదేనోపధావేవాస్మిన్ బ్రహ్మవర్చసం ధత్తో బ్రహ్మవర్చస్యేవ భవతి యదష్టాగపాలస్తేనాగ్నేయో యత్స్యామాకస్తేన సౌమ్యస్య వృద్ధి సోమాయ వాజినే శ్యామాకం చరణ్యరుపపేర్యత్రైవ్యాద్రిభేదాద్రే దోహివా ేతస్మాజినమక్రామగ్రశేషక్రైవ్యాహాద్విభాజ సోమమేవ వాజినగ్రస్వేన భాగేనోపధావత సదేవాస్మిందేజో వాజినం దధాదినగ్రైవోపపది బ్రాహ్మణస్పద్యమేకాదశకపాదం నిర్మపేద్రామగామో బ్రహ్మణస్పతిమేవ శ్వేన భాగేనోపధావత సదేవాస్మై సజాతాం ప్రయచ్చతి గ్రామ్యేవ భవతి గణపతి జానువాద్యేభవతః సజాతైరేవైనం గణవందం కరోత్రేతామేవ నిర్వపేద్యః కామజేత బ్రహ్మన్ విషం వినాశయేయమిది మారుతీయాః జానువాక్యే కుర్యాద్ బ్రహ్మన్నేవ విషం వినాశయతి అర్యం నేచరం నిర్వపేత్ స్వర్గకామోసౌ వా ఆదిత్యోర్యమార్యమణమేవ స్వేన భాగేనోపధావతి సదేవైనగం సువర్గం లోకం గమయత్యర్యం నేచరం నిర్వపేద్యః కామజే తదానకామా మే ప్రజా సురిత్యసౌ వా ఆదిత్యోర్యమాయః ఖలు వై దదాదిశోర్యమార్యమణమేవ స్వేన భాగేనోపధావతి సదేవాస్మై దానకా ప్రజాకరోదానకామాస్మై ప్రజాభవంచర్యం నేచరం నిర్వపేద్యః కామజేత స్వస్తి జనతామి యామిత్రసౌ వా ఆదిత్యోర్యమార్యమణమేవ స్వేన భాగేనోపధావతి సదేవైనం తద్గమయతి యత్ర జగమిషతేంద్రో వై దేవానామానుజామరాసేత్ స ప్రజాపతిముపాధావత్ తస్మాదేతమైంద్రమానుషోకమేకాదశకపానం నిరవ మత్తేనైవైనమగ్రం దేవతానాం పర్యణయద్బుద్ధవతి అగ్రవతి రాజ్యానువాక్యే అకరోద్బుద్ధా దేవైనమగ్రం పర్యణయజ్ఞోరాజుజ్ఞానజావరస్యాత్తస్మాదేతమైంద్రమానుషోకమేకాదశకపాలం నిర్వపేదింద్రమేవ స్వేనభాగేనోపధావతి సదేవైనమగ్రగం సమానానాం పర్యణయతి బుధ్నవతి అగ్రవతి రాజ్యానువాక్యే భవతో బుధ్నాదేవైనమగ్రం పరిణయత్యానుశోకో భవద్దేశాఖ్యేతస్య దేవతాయానుజావరః సమిద్ధ్రేయో బ్రాహ్మణానుజావరస్యాత్తస్మాదేతం వా బృహస్పత్యమానుశోకం శరం నిర్వపే బృహస్పతిమేవ స్వేన భాగేనోపధావతి సదేవైనమగ్రగం సమానామాం పరిణయతి బుధ్నవతి అగ్రవతి రాజ్యానువాక్యే భవతో బుధ్నాదేవైనమగ్రం పరిణయత్యానుశోకో భవద్దేశాఖ్యేతస్య దేవతాయానుజావరః సమృద్ధ్యై ప్రజాపతే స్వయస్త్రిగం సద్ధృతికర ఆసంద్రా సోమాజరాజ్ఞే దాత్తాసాగం రోహిణీముపేక్తాదేష్యందే పునరగచ్చంతాన్వయేక్తా పునరజాచ దదా అస్మై న పునరదా సోహ్రవీతమే స్వయథా సమావచ్చ ఉపైష్యాన్యచతే పునర్దాస్యామే సరితమామేత్తా అస్మై పునరదాత్తాసాగం రోహిణీమేవోపేత్తం జన్మవేదనైనమేతేష్మావిందంతి సజేతా ఏవ నమస్యన్నుపాధావత్తా అబ్రువన్ వరం ప్రణామహే సమావత్సదేవ నముపాజవిది తస్మాదేతమాదిత్యం చరుం నిరవపంతేనైవ పాపలక్ష్మగృహేతస్మాదేతమాదిత్యం చరుణ్ నిర్వపేదాదిత్యానేవ స్వేన భాగేనోపధావధికదేవైనం పాపాచ్ఛామాన్ముంచమావాస్యాయాన్నర్వపేదముమేవైనమాప్యాయమానమన్వాప్యాయమానవో భవతి జాయమాన ఇది పురోణవాగ్యాభవచ్చాయులేవాస్మిందజాదధాది ప్యాజగంతేజయాజ్యైవైనమేతయాప్యాజయతి ప్రజాపదర్దేవేభ్యోర్నాద్యం జాతి సత్సో బ్రవేద్ది మాల్లోకానభ్యతి ఆచరిత్యాదేతం మమ సరిమాభ్యర్చరిక్షత రఘు రాజానమింద్రమధిరాజమింద్రజ్ఞ స్వరాజానందతో వై సరిమాగాను హృధాతో స్పృధాత్వం కామజయదాన్నాదస్యాది తస్మా ఏతం త్రిధాతుం గర్భవేదింద్రాజాగ్నేరాజమేకాదశకపాలమింద్రాజాధిరాజాయేంద్రాయ స్వరాజ్ఞేదం వాగింద్రో రాజాయమింద్రోధిరాజోసాగింద్రస్వరాణి మానేవ లోకాన్ స్వేన భాగేనోపధామజితదేవాస్మా అన్నం ప్రగచ్చన్నాదలేవ భవతి యథావచ్చేన ప్రత్యాంగాన్ దుహదేవ మేవేమాన్ లోకాన్ ప్రత్యాం కామమన్నాద్యం దుహ వృత్తానేషు సంతేవానసురాజయంతే పరాజిజ్ఞానా అసురాణాంశముపాగంతేభ్యగంద్రిజం వేర్జమపాక్రామత్తదింద్రోచరత్పదంగపాక్రామత్తదవరుధన్నాశక్నోత్తదస్మాదభ్యర్థోచరత్సవ్రజాపదిముపాధావత్తమేతజాసర్వపృష్ఠజాజగత్తదైవాస్మిన్ంద్రిజం స్వేనోపధావదితాస్మింద్రియం వీర్యం దధతిరింద్రాయరాజందరాజగర్భవదిగదేవాగ్నేస్తేజస్తదేవరుంధే గిరింద్రాయ వైరూపాయగదేవ సవిదస్తేజస్తదేవరుంధే గిరింద్రాయ వై రాజాయగదేవధాతుస్తేజస్తదేవరుంధే గిరింద్రాయ శాక్వరాజగదేవమనుకాంతేజస్తదేవరుంధే గిరింద్రాయ రైవతాజగదేవ బృహస్పదేస్తేజస్తదేవరుంధేనావంతివైజాగుంసిదాన్నేవరుంధముత్నేషు కపాలేష్మధిశ్రగత్యజాతామత్పాయద్వాదశకపాలోణాశోభవదివేశ్వరేవద్వాదశమంతం వరిజమద్యది సమంతమేవేంద్రియంజమానే దాదివ్యత్యాసమన్వాహాయాస్వర్షభో విష్ణుర్వస్థ సా దక్షిణా మృషత్వాదైతలైవ జయేతాభిశస్యమానదేతాశ్చేద్వా అస్య దేవతా అన్నమదంత్యదంత్యువేవాస్య మనుష్యాః రజనో వై కౌణేదృజితం జానకిం చక్షుర్వన్యమయా తస్మాదామిష్టరవరాజస్వదేవరోడాశమష్టాగపాలగం శౌర్యం చరుమగ్నదేవరోడాశమష్టాగపాలంతరేవాస్మిం చక్షురదధాద్యశ్చక్షుష్టామస్యాత్తస్మాదామిష్టరవరాజస్వదేవరోడాశమష్టాగపాలగం శౌర్యం చరుమగ్న భ్రాజస్వదేవరోడాశమష్టాగపాలమగ్నేర్వై చక్షుషామనుష్యామి పశ్యంతి సూర్యస్య దేవా అగ్నిం చైవ సూర్యం చ స్వేన భాగభేదేనోపధావదితావేవాస్మిన్ చక్షుర్ధత్తశ్చక్షుష్మానేవ భవతి గదాగ్నేయో భవతశ్చక్షుషే ఏవాస్మిన్ తత్ప్రతి దధాతి యత్సౌర్యో నాసికాం తేనాభిదః సౌర్యమాహాగ్నేయో భవతస్త తస్మాదధితో నాసికాం చక్షుషే తస్మాన్నాసికజా చక్షుషే విధృతే సమానీయాజ్యానువాక్యేతమనః సమానగం హి చక్షుస్తవృద్ధా ఉదిత్యం జాతవేదసగం సప్తత్వా హలితో రథే చిత్రం దేవానాముదగాదనే గమిని బిందాన్ ప్రగచ్చతి చక్షురేవాస్మై ప్రయచ్చతి గదేవనస్య తత్ ధ్రువాహనో సజాదేషు భూజా సంధీరశ్చేత్తాపసువిధ్రువాహనో సజాదేషు భూజా సముగ్రశ్చేత్తాపసువిధ్రువాహనో సజాదేషు భూజా సమభిభోశ్చేత్తాపసువిధామనమస్యామనస్తరే వారే సజాతా కుమారాస్ సమనసస్తానహం కామనే హృదాతే మాం కామయంతాగుం హృదాతాన్ మహామనసకృతి స్వాహామనమస్యామనస్త దేవాయాస్త్రజః సమనసస్త అహం కామనే హృదాతా మాం కామయంతాగుం హృదాతా మహామనసకృతి స్వాహావైశ్వదేవేగుం సాగ్రామగామ వైశ్వదేవా వై సజాతా విశ్వాన పాగేనోపధామతి తదేవాస్మే సజాతాన్వయచ్చంతి గ్రామ్యేవ భవతి సాంగ్రహణే భవతి మనోగ్రహణం వై సంగ్రహణం మన ఏవ సజాతానాం గ్రంథాది ధ్రువాసిధ్రువాహమిం సజాతే భోజా సమితి పరిచేన్ పరిదశాశిషమే వేదామాశాస్తేథోదేవ సర్వగం స్వసి భవతి యస్యైవం విదుషతే పరిషజ పరిచేయం తామనమస్యామనస్యేవాది విశ్ర ఆహుదేర్జుహత్యేకాం వై సజాతాయ మహాంతో క్షుల్లకాయాశ్రయస్థానే వరుంధే నమవరుద్ధా ఉపతిష్టంతే యన్నవమేకన్నవనేతమభవద్గత సత్పత్తత్సత్విరభవద్గతధ్యయదత్యమభవదశ్వినా ప్రాణోసిదస్య తే దత్తాంజయోః ప్రాణోసి స్వాహేంద్రస్య ప్రాణోసిదస్య తే దధాతుజస్య ప్రాణోసి స్వాహా మిత్రావరుణయోః ప్రాణోసిదస్య తే దత్తాంజయోః ప్రాణోసి స్వాహా విశ్వేషాం దేవానాం ప్రాణోసిదస్య తే దధాతుజస్య ృతస్వంసామింద్రేణ దృతాంబ్రయతాంబరుద్భి తరగ్వా విష్ణు పర్జమస్యత్తత్వేనాగవ్యైరయత్ పావమానేన స్తోమేన గాయత్రస్య వర్తన్యో పాగుంశోర్వీర్యేణ దేవస్త్రా సవితోత్సృజతు జైవాదవే జీవనస్యాదే బృహద్రథం దరయోః స్వా స్తోమేన క్లిష్టుభో వర్తన్యా శుక్రస్య వీర్యేణ దేవస్త్వా సవితోత్సృజతు జీవాదవే జీవనస్యాజ అగ్నే స్వామాత్ర జగత్తే వర్తన్యాగణస్య వీర్యేణ దేవస్త్వా సవితో సృజతు జీవాదే జీవనస్యాయమవ్నాయుషే వర్తసే గృహి ప్రజగుమ్రయతో వరుణ సోమరాజన్ మహాదేవాస్మాదిశర్మగక్షవిశ్వే దేవాజరదష్టర్యథా సత్ అగ్నిరాజుష్మాన్ సమనస్పతిభిరాజుష్మాన్ ద్వయనత్వాజుషాజుష్మంతం కరోమి సోమ ఆజుష్మాన్ సమోషధేభిర్యజ్ఞ ఆజుష్మాన్ సదక్షిణాభిర్బ్రహ్మాజుష్మత్తద్బ్రాహ్మణైరాజుష్మద్దేవా ఆజుష్మంతస్తే మృతేన పితర ఆజుష్మంతస్తే సుఖజాజుష్మంతస్తే నత్వాజుషాజుష్మంతం కరోమి అగ్నిం వాదేతస్య శరీరం గచ్చతి సో మనూరసో వరుణదేనం వరుణపాశేన గృహాది సరస్వదేం వాగ్నా విష్ణు ఆత్మాయస్య జ్యోగామయ తిలోజ్యోగామయామేస్యాద్యో వా కామయేత సర్వమాజరజామితి తస్మాజేతామిష్టిర్నర్వేదాగ్నేదమష్టాగపాలకం సౌమ్యం చరుమారుణం దశకపాలకం సారస్వతం చరుమాహాగ్నావే ేకాదశకపాలమగ్నేవా శరీరం శ్రీనాదిశోమాద్ర సంవారుణేనైవైనం వరుణపాశాన్వంచరి సారస్వతేన వాచం దథాజ్ఞ సర్వా దేవతా విష్ణుర్యజ్ఞో దేవతాభిశ్చైవైనైయజ్ఞేన చ విషజ్జత్యుతయేతా సద్భవతి జీవత్యేవన్నపమేత్తన్నపనేతమపరిత్యాజ్యమవేక్షదే రూపమేవాస్యేతం మహిమానం ప్రాణోచేత్యాహాశ్వినో వై దేవానాభ్యామేవాస్మి భేషజం కరోతీంద్రస్య ప్రాణోసేత్యాహేంద్రియమేవాస్మిన్నేతేన దధాతి మిత్రావరుణయోః ప్రాణోసేత్యాహ ప్రాణాపానామేవాస్మిన్నేతేన దధాతి విశ్వేతాం దేవానాం ప్రాణోసేత్యాహ వేదజమేవాస్మిన్నేతేన దధాతి అమృతస్కంధామిహరేతత్పావమానేన స్తోమేనేత్యాహ ప్రాణమేవాస్మిన్నేతేన దధాదిర్యథంతరయో స్వా స్తోమేనేత్యాహౌదేవాస్మిన్నేతేన దధాత్యగ్నే స్వామాత్మయేత్యాహాత్మానమేవాస్మిన్నేతేన దధాత్రిద్విధ పర్యాహుర్యావందలేవద్విధస్తదేనం భిణజ్యం బ్రహ్మణో హస్తమంగారభ్య పర్యాహురే కథైవ నియమాయుర్దధిగ దేవతస్కతద్భిరణ్యాద్భుతం నిష్మిభత్యాదుర్వైభితమృతం హిరణ్యమృతదేవాయుర్నిష్మిపతి శతమానం భవతి శతాయుఃపురుషశ్చేంద్రియాణశ్చేవేంద్రియే ప్రదతస్థావదే సమాన్మానజ్ఞ సమృద్ధ్యామగ్నాయుషేవర్తసేత్యాయురేవాస్మిన్వత్సోదధాదివిశ్వే దేవాజలదష్టరిథా సదిత్యాహ జలదష్టమే వైరంగరాజ్ఞిరాజుష్మాణి విహస్తం గృహ్ణాత్తే దేవై దేవాయుష్మంతస్తేవాస్మిన్నాయుర్దధతి సర్వమాయురేతి ప్రజాపతిర్వరుణాజాశ్వమనయత్సస్వాన్ దేవతామాచ్చత్సపర్యదీర్యదశేతం వారుణం చ దుష్కపాలమవశ్యత్తన్నిరవత్తతో వై సవర్ణ పాశాదముచ్యత వరుణో వాదేతం గృహ్ణాదిజోస్వం ప్రతి గృహ్ణాది యావతో స్వాన్ ప్రతి గృహీయాత్ తావతో వారుణాం చ దుష్కపాలాన్ నిర్వపేద్వరుణమేవ స్వేన భాగభేదేనోపధావతి సదేవే వరుణ భాషాన్వంచతి చతుష్కపాలా భవంతి చతుష్మాధ్యశ్వ సమృద్ధ్యా ఏకమతిరిక్తం నిర్వభేద్యమేవ ప్రతిగ్రాహే భవతి యం బాణాధ్యేతి తస్మాదేవ వరుణ భాషాన్ముచ్యతే యజ్ఞపరం నిగ్రాహే స్యాత్ సౌర్యమేకపాలమను నిర్వభేదముమేవాదిత్యముచ్చారం కురుతే పోపతి సమవైక్ష వై వరుణ సాక్షాదేవ వరుణమవజ ీగంచరం పునరేత్ర నిర్వభేదప్సుజో నిర్వాహశ్వస్వామే వై నింజో నింగమయతి సజేన శాంత ఉపతిష్టతే యావామింద్రావరుణాయతం జాతనోస్తమగం హసోముంచవామింద్రావరుణాదహస్యాక్షస్యాదేహస్యాతనోస్తమగం హసోముంచతం యో వామింద్రావరుణాగ్నో స్వామస్తం వా మేదేనాపయజేయో వామింద్రావరుణాద్విపాత్సు పశుష్మాత్సుగోష్ఠే గృహే స్వప్సోషధేషు వనస్పదిషు స్వామస్తం వా మేదేనాపయజగింద్రో వాదేతస్య ేంద్రియేణాపక్రామతి వరుణజేనం వరుణ పాశేన గృహ్ణాతి పాప్మనా గృహీతో భవతి పాప్మనా గృహీత స్యాత్ తస్మాదేతామయీంద్రవరుణేం పయస్యాన్నిర్వభేదింద్రదేవాస్మిన్నింద్రియం దధాతి వరుణజేనం వరుణ పాశాన్మంచతి పయస్యా భవతి పయోహి వాస్మాదపక్రామద్యథైష పాప్మనా గృహీతో యత్పయస్యా భవతి పయమే స్మిన్యాదాంబులోడా సమవదధాత్యాత్మన్వంతమే వైనం కరోత్యథో ఆగతనవందమేవ చతుర్ధా యోహది దిక్ష్వేమ ప్రతిష్టతి పునః సమూహది దిగ్భదేవాస్మై భేషజం కరోతి సమోహ్యావద్యతి యథా వ్యర్థం నిష్కృందతి తాదృగేవ తద్యో వామింద్రావరుణావగ్నో స్థామస్తం వామేతేనాపజగిత్యాహదృష్ట్యా ైనం పాదిజో వామింద్రావరుణాద్విపాత్సు పశుశ్రామస్తం వా మేతేనాపయదిత్యాహైతావదేర్వా ఆభవోషధజో వనస్పతయః ప్రజాః పశవ ఉపజీవనీయాస్తామేవాస్మై వరుణ భాషాన్ముంచతి స ప్రత్నవర్ణికావ్యేంద్రం వా విశ్వతస్థలేంద్రం నరః త్వమనస్వామ విశ్వతో రక్షారాజన్నఘాయతః నరిష్యే త్వావత సఖాని విజా పృథివిజాయ్యాపర్వతేష్పోషధేష్వప్సు విశ్వే సుమన అహేణం రాజం సోమకృతి విజాగృభాయ అగ్నేశో మాసవేదసా సహో దేవన సందేమత్రాపభో వసు యువమేతాని దివిలోచనాన్యగ్నిష్ట సోమసక్రతో అధత్తం యువగం సింధోగం రఠిశస్తేన వద్యాదగ్నేషోమావమోచనం గృహీతాన్ అగ్నేషోమా విమగం సుమేషణతమృషణాహవం ప్రతిసోక్తాని హరిగతం భవదం దాసుషయమయః ఆన్యం దివో మాదలిశ్రాజ భారామత్స్నాదన్యం వలిష్యేనో అద్రే అగ్నేషోమా బ్రహ్మణా వా విధానోర్యజ్ఞాయ చక్రసులోకం అగ్నేషోమా హరిషప్రక్షిణస్య వేదగం హరిగతం వృషణాదుషేసా సుశర్మా స్వసాధి భోతమసా సత్తం యజమానాదశయ్యో ఆద్యాయ స్వసంతే గణపతిగం హవామహే కవిం కపీలామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వధాన శృణ్వన్నోయభిస్వేద సాధనం సయజ్జనేన స విశాస జన్మనా సముద్రైర్వాజం ఫలదేధనానృభిః దేవానాం యః పితరమావివాసతి శ్రద్ధామనాహ విశా బ్రహ్మణస్పతిం స సుష్ఠుభాసరక్వదా గణేన బలగౌరగోదఫలిగగౌరవేణ బృహస్పతిరుశ్రుయాహంగసోదః కనిక్రధ్వాపసతి రుదాజత్ మరుతో యద్భవో దివో యావశ్శర్మ అర్యమాయాదవృషభస్తు విష్మాన్ దాతా వసూనాం పురుహోదో అర్హన్ సహస్రాక్షోగో త్రిభిర్వజ్రబాహుమస్మాసు దేవో ద్రవిణం దధాతు ఏదేర్యమన్ బహవో దేవయానాః పంథానో రాజన్ దివ ఆచరంతి ఏభిర్నో దేవమహిషం వయచ్ఛశర్న దేధిర్దివదేశం చతుష్పదే బుధ్నాదగ్రమం గిరోభిర్గృణానా విపర్వతః సర్వంహితాన్మేరథాగం శ్రీకృత్రిమాహాన్మే సాగం సోమస్య కామధయింద్రశ్చకార బుధ్నాదగ్రేణ వినిమాజమానైర్వజ్రేణ ఖాన్యతృణీయాథిగద్దేర్ఘరాథైః సోమస్య కామధయింద్రశ్చకార ప్రయోజగ్నే విద్వాగం అస్య బంధం విశ్వాని దేవో జనిమాని భక్తి బ్రహ్మ బ్రహ్మణ ఉజ్జభారమధ్యాచారుచ్చాస్వధరాభిప్రతస్థౌ మహాన్ మహి అస్తపాయద్విజాతోద్వ్యాగం సద్మపాచ్యమంసరజ సమృద్ధాదాష్టధనుషాభ్యగ్రం బృహస్పతద్దేవతాయస్య సమ్రాట్ బుధ్నాద్యో అగ్రమభ్యర్చోజసా బృహస్పతిమా వివాసం దివేవాః భినద్బలం విపురో దర్దరి దిగనిక్రదత్సువరపోధిగాయ ఓం దేవా మనుష్యాః పితరస్తేన్యదాసన్నసురాలక్షాగంసి పిశాచాస్తేన్యదస్తేషాః ద్రక్షాగం శిరాత్రేభ్యరశుభ్రంతాన్ శుభ్రాన్ మృతానభిక్షత్తే దేవ అవిజో వైనాయం విజతే రక్షాగం శివాజిమం ఘనంతే దిగే రక్షా శివామంద్రయం తదాన్యబ్రువన్ పరం ప్రణామహయ్యదసురాం జగామతం నః సహాసలి తదో వై దేవా అసురానజయంతే సురాన్ జిగ్వా రక్షాయస్య పానుతం తదాని రక్షాయస్య నృతమగర్తే సమంతం దేవాన్ పరిజమిషంతే దేవాజ్ఞావనాసంతతే ప్రపదే పురోడాశమష్టాకపాలం నిరవమన్నగ్నదే విభాసపదే ప్రతీకపదేగదగ్నదే ప్రపదే నిరవపనియాన్నేవ పురస్తాద్రక్షాగస్యాసంతానితేన ప్రాణుదందయదగ్నదే విభాసపదేయాన్నేవాభితో రక్షాగస్యాసంతానితేన రుజపాసందయదగ్నదే ప్రతీకపదేయాన్నేవ పశ్చాద్రక్షాగస్యాసంతానితేనాపానుదం తతతో దేవా అభవన్ పరాసురాజో భ్రాతృయభాన్ స్యాత్సస్పర్ధమానవేతజేష్ట్యాయజేతాన్యే ప్రవదే పురోడాశమష్టాకపాలం నిర్వపేదగ్నజే విభాధవదేగ్నజే ప్రతీకపదేదగ్నజే ప్రవ ప్రణుతేజదగ్నజేవిబాధవతేజదేవైన సదృంతందేన విబాధతేజదగ్నజేవాస్మాత్ పాపీగాంతేనాపనుదతే ప్రశ్రేజాగం సంధాతృజన్నుదతే సదృశంగ్రామదినైనం పాపీజానాత్మోదిగదేవం విద్వానేతరేష్ట్యాగజతే దేవాసురా సంయక్త ఆసంతే దేవా అబ్రువన్ యోనో వీర్జావత్తమస్తమను సమారభామహానిమితయింద్రమబ్రువన్ త్వం వై నో వీర్జావత్తమసి త్వామను సమారభామహాయుసోహ్రవేత్తి సోమహిమాస్తనువో వీర్జావేస్తాణేతాసురానభి భవిష్యథేతి తామై బ్రూహేత్యబ్రువన్ నిజమగం హోము విజం విభృజమింద్రియా పదేత్యబ్రవేత్తయింద్రాజాగం హోమజే పురోడాశమేకాదశకపాలంజనవమణ్యం రాజ వై వృషాదేంద్రాజేంద్రజావతేంద్రాజాగం హోముచే నిలవపన్నగం హసదేవతేనాముచ్యం ధరిదింద్రాజ వై మృధాజ మృధదేవతేనాపాహాఖలభిరింద్రాజేంద్రజాపత ఇంద్రియమేవతేనాత్మన్నదశతత్రయస్త్రిగం సత్కపాలం పురోడాశం నిరమపంత్రయస్త్రిగం షద్వై దేవతాస్తారింద్ర ఆత్మన్నను సమారంభయ తోచేతాం వావదేవా విజయముత్తమామసురేర్యజగం తజోభ్రాతృంజపాన ఏతజేష్ట్యాజేతేంద్రాజాగం హోముచే పురోడాశమేకాదశకపాలం నిర్మపేదింద్రాజ వై మృషాదేంద్రాజేంద్రియాపదగం హసాపాదేషగిహేతోరస్మాచ్చేదాం భ్రాతృంజోగిదింద్రాజాగం హోముచే నిర్మపత్తకం హస దేవతేనముచ్యతే మృధావాదేహోభిషన్నో యస్మాత్ సమానేష్వన్యశ్రేయానుతాభ్యాతృవిధోరిదింద్రాజ వై మృధాజ మృషదేవతేనామహతేంద్రియాపదయంద్రియమేవతేనాత్మం ధత్తే త్రయస్త్రగం షట్కపాలం పురోడాశం గర్భపతి త్రయస్త్రగం షద్వై దేవతాస్తా ఏవ గజమాన ఆత్మన్నను సమారంభయతే భూత్యేషా విజతిర్నామేష్టర్జివేమం విద్వానేతజేష్ట్యాగజతముత్తమామేవ విజతిం సాధృంజేన విజయతే దేవాసురా సంయత్త ఆసందేశాంగాయత్రియోజోబలమింద్రియం వేరుజం ప్రజాం ప్రశోన్ సంగృహ్యాదాజాభక్రంజాతిష్టమన్యం దగతరానువాజిజముపావత్సరితయిదం భవిష్యందేతి తాం యహ్వయం తమిశ్వకర్మణ్యజ దేవాదాభేతసురాస్థానాన్యతరాగిష్టనోపావత్తదతే దేవాదేతజురమస్యన్నోజోసిసుహోసి బలమసి భ్రాజోసి దేవానామనామాసి విశ్వమసి విశ్వాజుసర్వమసి సర్వాజురభిభోరిదివావదేవాసురానామోజోబలమింద్రియం వీర్యం ప్రజాం పశోన వృందనయ్యాయత్యపక్రమ్యాత్తస్మాదేతాం గాయత్రీతేష్టిమాహుః సంవత్సరో వై గాయత్రీ సంవత్సరో వై తదపక్రమ్యాతిష్టద్యతేతజా దేవా అసురానామోజోబలమింద్రియం వీర్యం ప్రజా పశోన వృందతస్మాదేతాగం సంవర్గజిలేష్టిమాహృభ్రాతృజపాన్ స్యాత్ సస్పర్ధమాన వేదనేష్ట్యాదనే సంవర్గాల పురోడాశమష్టాగమాధన్యర్వమేర్తకం శ్రుతమాసన్నమేతేన యజుషాభిషేదోదేవ బలమింద్రియం వీర్యం ప్రజా పశోన్ భ్రాతృజస్య వృందే భవత్యాత్మనా పరాస్య భ్రాతృజోభవతి ప్రజాపతి ప్రజా అసృజత అస్మాత్ సృష్టా పరాచైరాజంతావసంతతో కర్మదతిష్టత్తా బృహస్పతిశ్చాన్వేతాగం సోబ్రవేద్ బృహస్పతిరనజాత్వా ప్రజాపవావత్సంతే తదం ప్రాతిష్టత్తతో వై ప్రజాపతిం ప్రజాపవావర్తం తన ప్రజాగామశ్చాత్తస్మాదేతం ప్రజాపత్యంగా మృతం చరుణ్ ప్రజాప ప్రజాపతిమేవస్వేన భాగేదేనోపధాపతి సదేవాస్మై ప్రజా ప్రజనజతి ప్రజాపతి పశోన సృజతే స్మాత్ సృష్టా పరాయంతేయత్రాపసంతతో గర్ముదతిష్టత్తాన్ పోషాచాన్వపైతాగుంసోవేత్ పోషానయా ప్రతిష్టా సత్వాపశవ ఉపావత్సంతేతి మాం ప్రతిష్ఠేతి సోమో ప్రవేన్మమ వా అగ్రష్టవత్సమిత్యుభౌ వాం ప్రతిష్టానేత్యవ్రవేత్తో ప్రాతిష్ఠత్తతో వై ప్రజాపతిం పశవ ఉపావత్తం తదః పశుకామస్యాత్తస్మాదేతగుం సోమాభూష్ణంగాహార్ముదం చరం నిర్వపేత్ సోమాభూషణావేవ ేవాస్మి పశూన్ వృజనగత సోమోవేరేతోధా పూషా పశూనా వృజనయిగా సోమదేవాస్మిరేతోదధాది పూషా పశూన్ వృజనగతి అగ్నే గోభిర్న గహేందో పుష్ట్యాదుషస్వన ఇంద్రో భర్తా గృహేషుణ సవితాయ సహస్రియ సనో గృహేషు రారణతి పాషాసు ధాతా దాతు నో రజిమేషా నో జగతస్పతి స నః పూర్ణేన వావనత్ త్వష్టాయో వృషభో వృషాసనో గృహేషు రారణత్ సహస్రేణాయుతేన చ తేన దేవామృతం దీర్ఘగ్రశవో దివ్యైరజంత రాజస్వో షత్వమస్మభ్యంగవాహాంగుల్మిన్ జీవ సహాయువస్వ అగ్నిర్గృహపతి సోమా విశ్వమనిస్ విదాసు మేధా స్వాహ అగ్నే గృహపదేగస్తే ధృత్యో భాగస్తే న సహ భోజ ఆక్రమమాణాయ శ్రేష్ట్యాత్మసోమాయోషం మూర్ధా భోజా సగ్ని స్వాహ చిత్రయాగచేత పశుకామజియం వై చిత్రాయద్వా అస్యాం విశ్వం భూతమధిరజాగచేతేనేగం చిత్రాయ దేవం విద్వాగశ్చిత్రజా పశుకామోయజతే ప్రప్రజజా పశుభర్మి సమయర్జాయతే ప్రైవాగ్నేజేన వాపయతిరేత సౌమ్యేన దధాతిరేత దేవహితం త్వష్టారూపాణి వికరోతి సారస్వతౌ భవతేతద్వై దైవ్యం మిథునం దైవ్యమేవాస్మై మధ్యతో దాదయుష్ట్యై ప్రజననాగసనే వాల్యై చరుర్భవతి వాగ్వేషనే వాలే పుష్టిః ఖలు వై వాక్పుష్టిమేవ వాచముపైంద్రవుత్తమం భవతి తేనైవ తం మిథునగం సప్తేతాని హవేగం శిఖపంతి సప్త గ్రామ్యాః పశవః సప్తారణ్యాః సప్త ఛందాకి సుభరశ్చావరుద్ధ అథైతా ఆహుతే అర్జుహత్యేతే వై దేవాః పుష్టిమత స్కరేవాస్మిన్ పుష్టిం దధరి పుష్యతే ప్రజయా పశుభిరచోజతేతా ఆహుతేర్జుహోతి ప్రతిష్ఠిత్యై మారుతమసి మరుతామోజోపాంధారాభ్యంధి రమయతమరుతశ్చేనమాజునం మనోజవసంవృషణగం సువృక్తిం యేన సద్ధపుగ్రమవసృష్టమేతి తదశ్వినామరిధత్తగ్రస్వస్తి ర్షం జన్మరావృత్ స్వాహ వాతావద్వర్షం ఉగ్రరావృత్ స్వాహ స్నయన్ వర్షం భీమరావృత్ స్వాహ నన్యవస్థోర్జం విద్యుద్వర్షం పేషరావృత్ స్వాహ నిరాత్రం వర్షం భోక్తిరావృత్ స్వాహ బహుహారమృషాదిశ్రుతరావృత్ స్వాహ తమది వర్షం విరాడావృత్ స్వాహ వస్థోర్జం విద్యుద్వర్షం భూతరావృత్ స్వాహ మాందావాషాశు జ్యోతిష్మదేస్తమస్మరేరుంగదే సుభేనాః మిత్రభృతః క్షత్రభృతః సురాశ్చాలిహమావత కృష్ణా అశ్వస్థ సందానమసి వృష్టే త్వోపనశ్యామి ఏవామసంజానగ్నే సోమసూర్య ఏవాః శర్మణ్యా మిత్రావరుణార్యమన్ ఏవాః సమే ధనోపాహన్నపాదాసు హేమన్ ఉద్వాదత్తో దశంభింద దివ పర్జన్యాదంతరిక్షాస్తతో నో వృష్ట్యావత దివాచిత్తమః కృణ్వంతి పర్జన్యేనోదవాహేన యద్యుందంతి ఆయన్నరస్సుదానవో దదాశుషే దివః కోశమచుచ్యవుః పర్జన్యాః సృజంతి రోదసీ అనుధన్వనాయంతి వృష్టయః ఉదేరయథా మరుతః సముద్రతో యూయం వృష్టిం వర్షయథా పురేషిణః నవోదస్రా ఉపదస్యంతి ధేనవశ్రుభం యాతా మధురథా అవత్సత సజా వృష్టిం దివాభ్యః సముద్రం పృణ అవ్యాసి ప్రథమజామనమసి సముద్రియం పుణ్యం భయ పృథివేం భిన్ధీదం దివ్యం నభః రుద్రా దివ్యస్య నో దేహేశా నో విసృజాదితిం ఏ దేవాది విభాగాదేంద్రలక్షభాగాదే పృథివిభాగాః త్రయమై యజ్ఞమవంతుత ఇదం క్షేత్రమావిశంతుత ఇదం క్షేత్రమను వివిశంతు మారుతమసి మరుతామోదయతి కృష్ణం వాసః కృష్ణతోషం పరిధత్వజే తద్వే వృష్టే లోపగం సలోపజయమభూత్వా పర్జన్యం వర్షయతి రమయతమరుతశ్యేన భాజనమితి పశ్చాద్పాదం ప్రతిమేవతి పురోపాదమేవ జనయతి వర్షశ్చావరుద్ధ్యై వాజనామాణి జుహోది వాయుర్వే వృష్ట్యాదీశే వాయుమేవ శ్యేన భాగేనోపధావతి పర్జన్యం వర్షయద్దష్టో జుహో దిశతస్రో వై దిశతస్రో వాందర దిశా దిగ్భజేవ వృత్తిగుం సంప్రధ్యాపయతి కృష్ణార్జున సంయో దిహవిదేవాకరంతర్భేది సంయోత్యవరుద్ధ్యైనామద్యమానాగం శీర్షాణి పరాపదంతే ఖర్జూరా అపమంతే సాధుం రసవోర్ధ్వాపదత్తాని కరీరాహాణ్యభవన్ సౌమ్యాని వైఖరీరాణి ఆహురేవృష్టించావయరీరాణి భవంతి సౌమ్యదేవాహుత్యాదివృష్టిమవరుంధే మధుషా సంయోహత్యవాంబారేషోషేనాగుంద్రసోయన్మధ్వద్భదేవౌషేభ్యోషత్యథో అద్భదేవౌషేభ్యోవృష్టిం వినగదిమాం దావాసావిధ సంయోజనామధేదైరేవైనాచ్ఛైత్యశోయథాయమేవైనామధేదైరాచ్యావయది విష్ణో అశ్వస్య సంతానమసిష్ట్యామేద్యాహవృషా వా అశ్వవృషావర్జన్య కృష్ణదిర్వై భూత్వావర్షది రూపేణైవైనగుం సమర్థయది వృషస్యావరుధ్యై. దేవాసంజాదేవాణ్యా దేవాసమేతన ఇవ్వజ్ఞాదిదేవతాభిరేవాన్ వహం వృష్టిమిచ్చది యది వర్షేత్తావద్దేవోదౌజంగది నవర్షేచ్చోభూదేహవిర్నిర్వేదోరాత్రే వై మిత్రావరుణావహోరాత్రాభ్యాం ఖలు వై పర్జన్యో వర్షది నక్తం వాహిది వర్షది మిత్రావరుణావేవస్వేన భాగే ధావేవాస్మా అహోరాత్రాభ్యాం పర్జన్యం వర్షయతోదేథామచ్చదే పురోణాశమష్టాకపాలం నిర్వపేన్మారుతగం సప్తకపాలకం సౌరుజమేకపాలమగ్నిర్వా ఇదో వృష్టిముదీరయతి మరుత సృష్టాన్నగం దిగదా ఖలు వా అసావాదిత్యోన్యం రశ్మిభిః పర్యావర్తతే చ వర్షది ధామచ్చది ఖలు వై భూత్వా వర్షత్యేదా వై దేవతా వృష్ట్యా ఈశతేతాదేవస్మేన భాగతే జైనోపధావదితాదేవాస్మై పర్జన్యం వర్షయం చుతా వర్షిష్యన్వర్షద్దేవ సృజా వృష్టిం దివ ఆద్భిస్ సముద్రం వృణేత్యాహేమాశ్చైవామోస్తావస్ సమర్థగత్యథో ఆభిరేవామోరచ్చై ప్రజా అసి ప్రసమజామలమసి సముద్రియమిత్యాహ యథా యజురే వేదదున్నం ఫల పృథివీమిది వర్షా ంజుహోత్యేషా వాషధీనాం వృష్టిమనిస్తదైవ వృష్టిమాచ్యావయదిజే దేవాది విభాగాని కృష్ణాజినమవధో నో దేవదేవాస్మై లోకాః ప్రీతా అభీష్టా భవంతి సర్వాణి ఛందాయస్యేతస్యామిష్ట్యా మనోచ్యానీత్యాహుస్పృష్టభోవా ఏతద్వీర్యం యత్కగుదుష్ణిః జగద్ధ్రీయదుష్ణిః కగుభావన్వాహతేనైవ సర్వాణి ఛందాయస్య వరుంధే గాయత్రీ వాదేశాని వృష్ణిహాయాని చత్వార్యధ్యక్షరాణి చతుష్పాద ఏవ తే పుషవో యథా పురోడాశే పురోడాశోధ్యేవమేవ తద్యధ్యక్షరాణి యజ్జగద్గా ష్టుభావరిదధాతేంద్రియం వై వీర్యం తిష్టగంద్రియదేవ వీర్యజ్ఞం ప్రతిష్టాపయత్నాంతంగమయత్యగ్నేత్రిదేవాధినాత్రేషస్థైత్రివత్యాపరిదధాజిషోవాజసర్వోపాయేషయజ్ఞాయత్రైషాదవేదం కామాయ కామాయ ప్రయుజ్యతే సర్వేభ్యోయజ్ఞ ప్రయుజ్యతే ేణ్యోత్రైాదవేదం శృణుత ఏతదైవ గజేత సహస్రేణ దృశ్యమాన ప్రజాతమే వైనం దాత్యేతదైవ గజేత సహస్రేణ జానాంతం వాదేశ పశూనాం గచ్చతి యః సహస్రేణ గజతే ప్రజాపతి ఖలు వై పశూన సజతాగిస్త్రైధాదవీజనేవాసజతజేవం విద్వాగిస్త్రైధాదవీజన పశుకామో నజతే యస్మాదే మయోనే ప్రజాపతి పశూన సజత తస్మాదే ఉపైనముత్తరం సహస్రన్నమతి దేవతాభ్యో వాదేశ ఆవృష్టదేజో లక్ష్యైత్యుత్పానయజతేత్రైథాగవేదేన గజేత సర్వో వాదేశయజ్ఞో యత్రైథాగవేదకం సర్వేణైవ యజ్ఞేన గజతేన దేవతాభ్య ఆవృష్టతే ద్వాదశగపాలః పురోణాశో భవతి తే త్రయశ్చతుష్కపాలాస్త్రిష్టమృద్ధత్వాయ త్రయః పురోణాశా భవంతి త్రయజిమే లోకానేషాం లోకానామాప్త్యాముత్తరముత్తరోజ్యాయాం భవత్యేవమివహేమే లోకాయవమయో మధ్యదే తద్వాంతరిక్షస్య రూపగం సమృద్ధ్యై సర్వేషామభిగమయన్నవద్గచ్చం వట్కారకం హిరణ్యం దాది తేజదేవరుంధే తార్యం దాతి పశూనేవరుంధే ధేనం దాశిషదేవరుంధే సాం నో వాదేశవర్ణోయధ్యరణ్యైకజుషాం తార్యముఖామదానాంధేనురేతానేవ సర్వాణి వర్ణాన వరుంధే స్పష్టాహతపుత్రోవేంద్రగం సోమవాహ రక్తస్మిన్నింద్ర ఉపహవమయేచ్చదతన్నోపాక్వయత బ్రహ్మేవ ధీరి సజ్ఞవేషసం కృత్వా ప్రాసహ సోమమపి భక్తశ్రయధత్య శిష్యత తత్పష్టాహవనేనముపప్రావర్తజత్ స్వాహేంద్రశత్రుర్వర్ధస్వే దిశజావదోర్ధ్వః పరా విధ్వజి తావది స్వయమేవ వ్యరమదజి వా తావత్ ప్రవణమాసేద్యది వా తావద జ్ఞేరాసీ సంభవన్నగ్నే సోమాభిసమభవత్సగిషు మాత్రమిషు మాత్రం విష్ంగవర్ధత సజివాన్ లోకాన వృణోద్యజివాన్ లోకాన వృణోత్తద్రుద్రస్త వృత్రత్వం తస్మాదింద్రో విభేద విత్వష్టా తస్మై త్వష్టా వజ్రమసింఛత్తపో వై స వజ్ర ఆసీత్ తముజ్జంతుం నాశక్నో దథ వై తర్హి విష్ణురన్యా దేవతాసీ సోమ్రభేద్ విష్ణవే హేదమాహరిష్యా భోజనాజమిదమిది స విష్ణుస్త్రేధాత్మానం విన్యధత్తమృజాం తృతీయమంతరిక్షే తృతీయం దివి తృతీయమధిపర్యావృత్తాచ్చేద్యత్పృథివిజాం తృతీయమాసేత్రేణేంద్రో వజ్రముదయచ్చద్విష్మనుశ్చిన సోబ్రవీన్మా మే ప్రహారస్తిపానిదం మదివీర్యం దత్తే ప్రదాస్యామీతి తదస్మై ప్రాజ ప్రత్యగృహాదామేదిష్ణవేదిష్ణు ప్రత్యగృహాదస్మాస్మింద్రయింద్రియం దాత్విదిగదంతరిక్షే తృతీయమాసేత్రేణేంద్రో వజ్రముదగచ్చద్విష్మనస్థితః సోబ్రవీన్మా మే ప్రహారస్తి వాదిదం మదివీర్యం దత్తే ప్రదాస్యామేది తదస్మై ప్రాజచ్చత్తత్ప్రత్యగృహాద్విర్మాధామిది తద్విష్ణవేది ప్రాజచ్చత్తద్విష్ణు ప్రత్యగృహాదస్మాస్మింద్రియం దాత్విగద్ధిమితిమాసేత్తేనేంద్రో వజ్రముదయచ్చద్విష్మనస్థితః సోబ్రవీన్మా మే ప్రహార్యేనాహమిదమస్మి దత్తే ప్రదాస్యామీ ధిత్వీ. ఇత్యబ్రవీత్ సంధాన్తు సందధావహే త్వామేవ ప్రవిశానీతి జన్మాం ప్రవిశే కిం మా భుంచ్యాదిత్యబ్రవీత్ త్వామేవేంధీరతమభోగాయత్వాం ప్రవిశదమిత్యబ్రవీత్ తం రుద్రః ప్రావిశదుదరం వై రుద్రః క్షుత్ఖలు వై మనుష్యస్య భ్రాతృవిజోదేవం వేదహంతి క్షుతం భ్రాతృవిజం తదస్మై ప్రాగచ్చత్తత్ప్రత్యగృహాద్రేన్మాధాది తద్విష్ణవేది ప్రాయచ్చత్తద్విష్ణుః ప్రత్యగృహాదస్మాస్మింద్రగంద్రియం దధాత్రిగత్రిః ప్రాయచ్ఛత్రిః ప్రత్యగృహాత్తత్రిధాతోస్త్రిధాతుత్వం యద్విష్ణురన్వతిష్ఠత విష్ణవేది ప్రాయచ్ఛత్తస్మారేంద్రావేష్ణవనోహవిర్భవతి గద్వాదిదం కించ తదస్మై తత్ప్రాయచ్ఛత్రిజస్వామానియజోగం శ్రీ సహస్రం వా అస్మై తత్ప్రాయచ్ఛత్తస్మాత్ సహస్రదక్షిణం దేవాజమాజస్తమంతరేవ సంతం దాంభన్ సవాదేశోపోబ్ధో జాగత్ గద్రాజన్యోయద్వాదేశో నపోబ్ధో జాయేత వృత్రాంఘ్నగ్రశ్చరేద్యంఘామయేతరాజన్యమనపోబ్ధో జాయేత వృత్రాంఘ్నగ్రశ్చరేది తస్మాదేతమయీంద్రావారహస్పత్యం చరుణ్యర్వేదైంద్రో వేరాజన్యో బ్రహ్మ బృహస్పతిర్బ్రహ్మణి వేదంతాంభోంఫనాం ముంచరి హిరణ్మదంతామద దక్షిణ సాక్షాదేవైనం తాం నోపంఫనాన్ ముంచతి నవ నవ భవతి జాయమానోన్నాకేతుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాగం ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు యమాదిత్యా అగుంసుమా వ్యాజయం దిలమక్షిణమక్షిణజః పిబంతి తేన నో రాజావరణో బృహస్పతిరావ్యాజయం దుభువనస్య గోపాశక్తమింద్రాశిరాజోతో దీచ్యామృత్రహం వృత్రహాసి ప్రయంతి శ్రోత్యాస్తజ్జితం తే దక్షిణతో వృషభదే జిహవ్యః ఇంద్రజయాదిన పరాజయాత అధిరాజో రాజసురాజయాది విశ్వాహి భూజాస్తన అభిష్టేనుపసబ్జో నమస్యో యథాసత్ అస్యే దేవ ప్రదిచే మహిత్వం దివః పృథివ్యా పర్యంతరిక్షాత్ స్వరాణింద్రో నమ విశ్వగోర్ధస్వరియమద్రోపవక్షేరణాయద్వాశోరణో నమో దుగ్ధాదివధే నమః ఈశానమస్త జగదస్వభద్రిశమీశానమింద్రదస్థుషః స్వామిద్ధి హవామహే సాదావాదస్య కారవః త్వాం రుద్రేష్ంద్ర సత్పతిం నరస్త్వాం కాష్ఠా స్వర్వతః యద్యావలింద్రదేశదగం శతం భూమే రుతః స్యుః నత్వా వజ్రేణ సహస్రగం సూర్యా అననజాతమష్టరోదసీ పిబా సోమమింద్రమందతుత్వాయం తే సుషావహరిజశ్వాద్భిః సోదుర్బాహుభ్యాగుం సుయతో నార్వాః దేవదేర్న సమాదయింద్రే సంతు దుర్వాజాః క్ష్మంతో జాభిర్మదేమ లగ్నేషు చ యస్తవ విజ్యోతిషో దృత్యం జాతవేదసగుం సప్తత్వా హరితో రచే మహంతి దేవసూర్య శోచిష్కే సంవిచక్షణ చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ప్రాజ్యవాపిశివే అంతరిక్షగుం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ విశ్వే దేవారతావృత ఋతుభిర్హవనశ్రుతః విషం దాయ్యుజ్యం వయః విశ్వే దేవాశృణుతేమగుం హవం మే యే అంతరిక్షే జముపద్యభిష్ఠ యే అగ్నిజిహ్వా ఉత వాగజత్రా ఆసద్యాస్మిన్ బర్హిషి పాదయధ్వం ఓ